32 విధి అనేది కర్త, సాధనమా, రామా? దైవం ఉందనేవాళ్లు, దైవమే పనిచేస్తుందనేవాళ్లు మరొక విషయం ఆలోచించాలి. వారు చెప్పే దైవం ఆ పనికి కర్తగా పనిచేస్తోందా, సాధనంగా పనిచేస్తోందా, ఇవేవి కాకుండా దూరంగా ఉండి పనిచేస్తోందా? జరిగే పనికి కర్త ఎదురుగుండా కనిపిస్తున్నాడు, కనుక వేరే ఎవరో దైవమనేవాడు కర్తగా ఉన్నాడనటం సబబు కాదు. పోనీ ఈ దైవమే ఈ క్రియకు సాధనమంటారా? సాధనం కర్తకి లోబడి ఉంటుంది. వీరు చెప్పే దైవం అట్లా ఉండదు కదా. ఇవేవి కాదు దైవం విడిగా ఉందంటారా? కర్త, వాడి సాధనం, వీరిద్దరి వల్ల జన్మించే క్రియ, ఈ మూడు ప్రత్యక్షంగా కనిపిస్తుండగా వీటితో ఏమీ సంబంధం లేని దైవాన్ని కల్పించడం ఎందుకు? వ్యర్థం కదూ. అందువల్ల తార్కికంగా చూసుకున్నా సరే దైవమనేదాన్ని కల్పించడం పొరపాటు. రాముడు, గురుదేవ ఇద్దరు విద్యార్థులు ఒకే గురువు దగ్గర చదువుతున్నారు. ఇద్దరూ తెలివైనవాళ్లే, మంచివాళ్లే, గురువుకి ఇద్దరూ కావలసినవాళ్లే. కాని ఒకడికి శాస్త్రం బాగా పడుతుంది, ఒకడికి అంతగా పట్టదు. అన్నీ సమానంగా ఉండికూడా శాస్త్రం పట్టటంలో తేడా కనిపిస్తోంది, కనుక దానికి ఏదో కారణం చెప్పాలి కదా. ఆ కారణమే దైవమని వారు భావిస్తున్నారేమో. అలా ఎందుకు అనుకోరాదు? వశిష్ఠుడు, రామ అన్నీ సమానంగానే ఉన్నాయి, చదువు మాత్రం సమానంగా రాలేదు. దీనికి కారణం మనకి అర్థం కావడం లేదు. అలాంటప్పుడు ఏదో ఒక కారణాన్ని కల్పన చేసి చెబుతున్నావు. ఏమిటయ్యా అంటే, దైవమనే కారణం ఒకటి ఉంది, అది ఒకడికి అనుకూలించింది, రెండవ వాడికి అనుకూలించలేదు అని. అంతేకాదు, తెలియని దానిని కల్పించేటప్పుడు యుక్తియుక్తంగా కల్పించాలి. పూర్వం చేసుకున్న కర్మ సరిగా లేదు, కనుక వాడికి విద్య సరిగా లేదు అని చెబితే ఆ మాట యుక్తియుక్తంగా ఉంటుంది. ఎందుకంటే పూర్వకర్మ అనబడేటటువంటి ఈ కారణం ఒకనొక సమయంలో ఒకనొక ప్రదేశంలో ఉండింది. ఆ ఉన్నదాన్నే మనం ఇక్కడ కారణంగా కల్పన చేస్తున్నాం. దీనికి శాస్త్ర ప్రమాణమూ ఉంది. దైవవాదులు దీన్ని వదిలేసి దైవాన్ని కారణంగా కల్పిస్తున్నారు. ఆ దైవం ఎక్కడ ఉంది, ఎప్పుడు ఉంది, దానికి ఏ శాస్త్ర ప్రమాణం ఉంది అని అడిగితే వారి దగ్గర సమాధానం లేదు. కనుక నువ్వు చెప్పిన ఉదాహరణలో కారణాన్ని కల్పించడం కోసం దైవాన్ని తీసుకురావడం అర్థహీనం. రామ, మరో విషయం కూడా ఉంది. ఒకవేళ దైవం ఉందనే అనుకుందాం, ఆ దైవమే మొదటి విద్యార్థికి సహకారం చేస్తోందనుకుందాం. లోకంలో సహకారం చేసేవాడికి, సహకారం పొందేవాడికి ఏదైనా సంబంధం ఉండాలి కదా. ఇక్కడ సహకారం పొందేవాడు విద్యార్థి, వీడు మూర్తుడు. అంటే వీడికి ఒక ఆకారం ఉంది, వాళ్లు చెప్పే విధి అమూర్తం. అంటే ఆకారం లేనిది ఆకాశం లాంటిది. ఆకారం గల వస్తువులకి, ఆకారం లేని వస్తువులకి మధ్యలో సంబంధం ఎలా కుదురుతుంది? ఆకాశం ఎవరిచేతైనా ఏ పనైనా చేయించగలదా? ఆసర్వ్ 42. కనుక నీవు చెప్పే దైవం ఎవరికీ ఏ రకమైన సహకారం గాని అపకారం గాని చేసే అవకాశమే లేదు. అలాంటి దైవం ఉంటే ఏం, లేకపోతే ఏం, లేదని చెప్పడమే మంచిది కదూ. కనుక దైవమనేది లేనే లేదు. కొంతమంది జాతకాలు చూసి నీకు దైవానుకూలం బాగా ఉంది, నీకు 90 ఏళ్ళు ఆయుర్దాయం ఉంది అని చెబుతారు. ఆ ఆయుర్దాయం దైవం వల్లే అయ్యేటట్లయితే వాడి తల నరికేసిన వాడు 90 ఏళ్ళు బ్రతికే ఉండాలి. అలా ఎవడైనా బతికితే దైవం ఉందని మనం నమ్మవచ్చు. రామ, ఇంతెందుకు? ఈ విశ్వామిత్ర మహర్షిని చూడు, బ్రహ్మశిత్వాన్ని స్వయంగా సాధించాడు. గొట్ దైవం వల్ల సాధించాడా? కాదే, తిరుగులేని తన పురుష ప్రయత్నం వల్ల సాధించాడు. ఈయన దైవాన్నసలు లెక్కే చేయడు. మాబోటి వాళ్లం కొంతమందిమి ఇవాళ ఆకాశగమనం చేస్తున్నాం. ఇలాంటి శక్తులన్నీ దైవం వల్ల మాకు వచ్చిపడ్డాయా? వాటికోసం ఎన్నో సంవత్సరాలు గట్టి కృషి చేశాం. ఆ కృషి ఫలితంగా ఇవాళ ఈ విద్యలు వచ్చాయి. ఇలా ఎన్ని ఉదాహరణలైనా చెప్పవచ్చు. రామ, ఎండిపోయిన వేరుముక్కలో అయినా కొంత శక్తి ఉందేమోగాని ఈ దైవమనే దాంట్లో ఏమీ శక్తి లేదు. సకలకారణ కార్య వివర్జితం, నిజవికల్పవశా దుపకల్పితం, త్వమనపేక్ష హీ దైవమసన్మయం. శ్రేయశుభాశయ పౌరుష ముత్తమం ముడొట్వ్య ప్రడొట్స 8:26. రామ, ఈ దైవానికి కారణం లేదు, కార్యం లేదు. ఇది కేవలం కొందరి ఊహ వల్ల పుట్టింది. అందుచేత కేవలం శూన్యాకారమైన ఈ దైవాన్ని ఉపేక్ష చేసి, ఓ శుభాశయ, మంచి ఆశయాలు కలవాడా, ఉత్తమమైన పురుష ప్రయత్నాన్ని నువ్వు ఆశ్రయించు అని చెప్పి వశిష్ఠ మహర్షి కొంచెం ఊపిరి పీల్చుకున్నాడు.